పుచ్చుకుంటే వెచ్చ వెచ్చగుంది, వెళ్ళిగిచ్చుకుంటే పిచ్చ పిచ్చగుంది, ముత్తులిచ్చుకుంటే రచ్చ రచ్చగుంది, రెచ్చగొట్టు యోగమన్నది. గుండె గుచ్చుకుంటే కొత్త కొత్తగుంది, గొంతు విచ్చుకుంటే మత్తు మత్తుగుంది, మంత పుచ్చుకుంటే చిత్తు చిత్తుగుంది, చెప్పలేని సిక్కు అన్నది. వలస పిట్టలాగా వచ్చి వెళ్ళకంది, పొలుసు కట్టులాగా కలిసి ఉండమంది, పచ్చబొట్టులాగా నన్ను అంటి ఉండన్నది. కలల సాగులాగా కలిసి చేయమంది, అలల బాగులాగా అలిసి చూడమంది, పుట్టు మచ్చలాగా వెన్నంటి ఉండన్నది. ఇచ్చి పుచ్చుకుంటే వెచ్చ వెచ్చగుంది, వెళ్ళిగిచ్చుకుంటే పిచ్చ పిచ్చగుంది, ముద్దులిచ్చుకుంటే రచ్చ రచ్చగుంది, రచ్చగొట్టి యోగమన్నది. చేతిలో గీతలాగా మారిపోయి రాతనే మార్చినావులే, గీతలో కృష్ణుడైన చెప్పలేని రీతిలో చెప్పినావులే, ఆరాధనలో రాధను మించే ఆలాపనలో వేణువుని, సత్యభామలా దొరికినావులే, అంతులేని సంపదున్న అందమైన బొమ్మ నీవులే. గుండె గుచ్చుకుంటే కొత్త కొత్తగుంది, గొంతు విచ్చుకుంటే మత్తు మత్తుగుంది, వంత పుచ్చుకుంటే చిత్తు చిత్తుగుంది, చెప్పలేని సిక్కు అన్నది. కోటలో రాణిలాగా మారిపోయి కోరికే కోరి తీర్చుకో, వీటలో రాముడల్లి సాగిపోయి లేడినే తెచ్చి ఇచ్చుకో, నీలాకాశం నిన్నే చూసే ప్రేమావేశం నిన్నో చేసే, చందమామల అందినావులే, చల్లనైన చందనాలు కిలకరించు చెమ్మనీవులే. ఇచ్చి పుచ్చుకుంటే వెచ్చ వెచ్చగుంది, వెళ్ళిగిచ్చుకుంటే పిచ్చ పిచ్చగుంది, ముత్తులిచ్చుకుంటే రచ్చ రచ్చగుంది, రెచ్చగొట్టి యోగమన్నది. గుండె గుచ్చుకుంటే కొత్త కొత్తగుంది, గొంతు విచ్చుకుంటే మత్తు మత్తుగుంది, వంత పుచ్చుకుంటే చిత్తు చిత్తుగుంది, చెప్పలేని సిక్కు అన్నది. వలస పిట్టలాగా వచ్చి వెళ్ళకంది, గొలుసు కట్టులాగా కలిసి ఉండమంది, పచ్చబొట్టులాగా నన్ను అంటి ఉండన్నది. కలల సాగులాగా కలిసి చేయమంది, అలల బాగులాగా అలిసి చూడమంది, పుట్టుమచ్చలాగా వెన్నంటి ఉండన్నది.